పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 11వ భాగం. స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ఒకే ఎత్తులో తిరుగుతూ ఉండటానికి ఆధారం ఏమిటి? భూమి చుట్టూ తిరుగుతూ ఉండే చంద్రుడు సహజ ఉపగ్రహం. అట్లాగే శాటిలైట్లు, స్పేస్ స్టేషన్ లాంటి కృత్రిమ ఉపగ్రహాలు కూడా భూమి చుట్టూ ఒకే దూరంలో ఉండి ప్రదక్షిణాలు చేస్తున్నాయి. కృత్రిమ ఉపగ్రహాలలో కొన్ని ఎప్పుడు ఒకే ప్రాంతం మీద ఉండి తిరిగే పద్ధతిలో కూడా ఏర్పాటు చేస్తారు. టెలివిజన్, రేడియో ప్రసారాలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు ఈ రకం ఉపగ్రహాలు వాడతారు. ఇక పరిశీలన ఉపగ్రహాలు భూమి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ఒక ప్రాంతాన్ని రోజుకు కొన్నిసార్లు మాత్రమే చూడగలుగుతాయి. ఈ 2వ పద్ధతిలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ ఒక రోజులో 16 ప్రదక్షిణాలు చేస్తుంది. అది ఒకే ఎత్తులో ఒకే దిశలో ప్రదక్షిణం చేయటం వెనుక ఉన్న భౌతిక బలాలను గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి. స్పేస్ స్టేషన్ను అంతరిక్షంలో 1998 నుంచి నిర్మించారు. 2000 సంవత్సరం తర్వాత అందులో మనుషులు కూడా ఉంటున్నారు. భూమికి 210 మైళ్ళ ఎత్తులో మాత్రమే స్టేషన్ ఉండి తిరుగుతోంది. వరుసగా అమెరికా వారి స్పేస్ షటిల్స్లో, రష్యా వారి సోయూజ్ నౌకలలో విడిభాగాలను తీసుకుపోయి దానికి బిగించారు. ఎన్ని భాగాలను జోడించినా స్పేస్ స్టేషన్ మాత్రం తన మార్గంలో భూమి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఆ తిరగటానికి ఇంధనం ఏది అవసరం లేదన్నది గమనించవలసిన విషయం. అంతరిక్ష నౌక అనుక్షణం కిందకు పడిపోతోంది, కానీ అది ఎప్పుడూ ఉన్న చోటనే ఉండగలుగుతోంది. ఆ మాటలోనే మొత్తం ఫిజిక్స్ దాగి ఉంది. ఇనర్షియా కారణంగా కదులుతున్న వస్తువులు నేరుగా ఆగకుండా, ఏ బలమూ అవసరం లేకుండా ముందుకు కదులుతూనే ఉంటాయన్నది గుర్తు ఉండి ఉంటుంది. వాటికి అడ్డు ఏదైనా వచ్చేదాకా కదలిక సాగుతుంది. ఇక భూమికి దగ్గరలో ఉన్న అన్ని వస్తువుల మీద మరొక శక్తి పనిచేస్తుంది. అదే భూమి తాలూకు ఆకర్షణ శక్తి. విసిరిన బంతి ఈ కారణంగానే భూమి కేంద్రం వైపు ఆకర్షింపబడి కింద పడుతుందని చెప్పుకున్నాం. కొన్ని క్షణాల్లో ఈ ఆకర్షణ కారణంగా బంతి వచ్చి కింద పడిపోతుంది. ఘర్షణ కారణంగా కొంతసేపటికి భూమి మీద కూడా దాని కదలిక సాగదు. స్పేస్ స్టేషన్ మీద కూడా ఇనర్షియా అనే బలం పనిచేస్తూ ఉంటుంది. అయితే మరొక పక్కన భూమి ఆకర్షణ శక్తి కూడా దాని మీద పనిచేస్తుంది. అంటే భూమి దానిని తన కేంద్రం వైపు లాగుతోందని అర్థం. ఇనర్షియా ప్రకారం జరిగే కదలికకు లంబకోణంలో, అంటే 90 డిగ్రీలలో ఈ బలం పనిచేస్తుంది. ఇనర్షియాతో స్పేస్ స్టేషన్ ముందుకు కదులుతుంది, భూమి ఆకర్షణతో అది కిందకు కదులుతుంది. నిజానికి అన్ని వస్తువులలాగే అది కూడా నేల మీదకు పడిపోవాలి, కానీ ఇనర్షియా కదలిక కారణంగా అది ఒకే ఎత్తులో ముందుకు మాత్రమే కదిలేట్టు ఏర్పాట్లు ఉన్నాయి. ఈ రకంగా స్పేస్ స్టేషన్కు భూమికి మధ్య ఉన్న దూరం మారకుండా ఉంటుంది. ఇక్కడ ఉపగ్రహం మీద సెంట్రిపెటల్ బలంగా గ్రావిటీ పనిచేస్తోంది. అది ఎప్పుడూ ఉపగ్రహాన్ని కిందకు లాగుతోంది. ఏదైనా కారణంగా స్పేస్ స్టేషన్ ముందుకు కదిలే వేగం తగ్గితే గ్రావిటీ కారణంగా అది కిందకు పడుతుంది. అందుకే శాటిలైట్లను వాతావరణం కన్నా ఎక్కువ ఎత్తులో వదులుతారు. వాతావరణంలో ఉంటే రాపిడి కారణంగా వాటి వేగం తగ్గుతుంది. గ్రావిటీ అనే ఆకర్షణ శక్తి లేకుంటే ఉపగ్రహాలు గుండ్రని మార్గంలో తిరగక నేరుగా ముందుకు వెళ్ళిపోతాయి.